ಅಸ್ಮದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ ಅಸ್ಮತ್ ಪರಮಗುರುಭ್ಯೋ ನಮಃ ಅಸ್ಮತ್ ಸರ್ವಗುರುಭ್ಯೋ ನಮಃ ಶ್ರೀಮತೇ ರಾಮಾನುಜಾಯ ನಮಃ ಶ್ರೀಮತೇ ಷಠಗೋಪಾಯ ನಮಃ ಭಕ್ತಾಮೃತಂ ವಿಶ್ವಜನಾನುಮೋದನಂ ಸರ್ವಾರ್ಧದಂ ಶ್ರೀ ಷಠಗೋಪವಾಂಗ್ಮಯಂ ಸಹಸ್ರಶಾಖೋಪನಿಷತ್ಸಮಾಗಮಂ ನಮಾಮ್ಯಹಂ ದ್ರಾವಿಡವೇದಸಾಗರಂ. పరివార సమేతంగా అయోధ్యలో ప్రవేశించి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రస్వామి పాదారవిందములకు సాష్టాంగ దండవత్ ప్రణామ సహస్రములు అర్పించి శ్రీ శఠారి వేదం తిరువాయుమలిలో మూడవ దశకంలో మూడవ పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. ఆళ్వార్ తిరువడిగళే శరణం அமை உடை அறநெறி முழுவது முயர்வர உயருந்து அமை உடை முதல் கெடலொடிவிடை அறநிலமதுவாம் அமை உடை அமரரும் யாவையும் யாவரும் தானாம் அமை உடை நாரணன் மாயையை அறிபவர் யாரே. ప్రతిపదార్థం అమై ఉడై, ధర్మము ఈ ఫలాన్ని ఇస్తుంది అనేటటువంటి ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ కలిగినటువంటి అరనిరి ధర్మ మార్గములు ముజువదుం అన్నిటిలో ఉయర్వర తనకంటే అతిశయము లేక ఉయరుందు ఉత్కృష్టమై అమై ఉడై అమరి ఉన్నటువంటి ముదల్ సృష్టి కెడల్ సంహారము ఎడయ్యొడువు అవాంతర సంహారము వీనికి అర మిక్కిలి నిలమధువాం కారణభూతుడయ్యున్న అమయుడై వ్యవస్థితులైన అమరరుం బ్రహ్మాది దేవతలనున్ను యావయం అచేతనములనన్నిటినిన్ని యావరుం చేతనులందరినిన్ని తానాం తనకు శరీరముగా కలవాడై అమివుడై అమయుడై ఐశ్వర్యపూర్తి కలవాడయ్యున్న నారణన్ శ్రీమన్నారాయణుని యొక్క మాయయ్యై ఆశ్చర్యమైన అవతార రహస్యములను అరిబవర్ తెలుసుకొనిడువారు యార్ ఎవరు అంటూ ఉన్నారు. ఎవరు తెలుసుకోగలరు అంటూ ఉన్నారు. అంటే ఈ ధర్మాలు అనేటటువంటివి అనేకమైనవి ఉన్నాయి కదా, ఎన్నో ధర్మాలు ఉన్నాయి. పూర్వమీమాంస అంటారు, అలాగే వేదములు ఋగ్వేద యజుర్వేద సామవేదములు అనే మూడు కూడా ఈ ధర్మాలను తెలియచేసేయి మూడును. అలాగే పంచమ వేదము అని చెప్పబడే భారతం కూడా అంతే, ఊరికే ధర్మాలు ఎత్తిపోసి చెబుతారు. ఇక వేదాంతము అని అంటే జీవుడు దేవుడు ప్రకృతి అని మూడింటిని గురించి చెప్పేటటువంటివి ఉపనిషత్తులు వేదాంతము అంటుంటారు. సరే, వీటికి ఫలములు పూర్వ మీమాంసకే ఈ ఫలితాలన్నీ, యజ్ఞాలు యాగాలు అప్పటికీ ఇప్పటికీ కూడా చేస్తూనే ఉంటారు. నిజానికి ఇవి ద్విజులకు మాత్రమే అధికారము, అంటే ఉపనయనం పొంది వేదాధ్యయనం చేసేటటువంటి వారు, వారిలో కూడా కొందరు వదులుకున్నారు, ప్రధానంగా ఒకరు ఉన్నారు చేసుకోవచ్చు. ఈనాటికి నిజంగా కూడా అసలు వారే చెయ్యాలి యథార్థంగా అయితే, ఎందుకని అంటే ఈ శూద్ర జాతులు అని చెప్పబడేవి పరమాత్మని సేవించటం వరకే తప్ప వీరికి ఈ సంస్కారంతో అసలు పనే లేదు. ఎంత తెచ్చుకున్నా ఈ జీన్స్కి ఆ సంస్కారాలు చాలా తక్కువ అలవాటు పడటం, ఎక్కడో నూటికొకడో కోటికొకడో ఆ విదురుడు ఆ శబరి అలాగే ఆ నమ్మాళ్ళవారు అలా ఇంకా కొంతమంది ఆళ్ళవారులలో ఉన్నారు. కానీ సామాన్య జనానికి అసలు దేనికివి, ఎవరికి అవసరం లేదు కదా, దేవుడితోనే పని లేదు అసలు. ఇప్పుడు చాలామందికి ఈ కాలంలో అయితే ఇంకా ఈ యజ్ఞాలు యాగాలు ఈ ధర్మాలు ఈ ఫలితాలు ఎవరికి కావాలి, అంతకంటే అవసరం లేదు. కాకపోతే ఏం కావాలి అని అంటే డబ్బులతోనే సంపాదించేసేయాలి అని వీళ్ళ భావం అంతా. ఆ పూజలకు డబ్బులు కట్టటము, యజ్ఞాలకు డబ్బులు కట్టటము, ఆ చెయ్యించటము, ఇదిగో ఇలా తయారవుతూ ఉంటారు. సరే, వీటన్నింటికీ కూడా ఇచ్చేటటువంటి వాడు పరమాత్మే. సరే, ఎన్నోసార్లు చెప్పుకున్నాం. వాటిలో గొప్పవి ఏమిటి అని అంటే సృష్టి సంహారము అనట. మరి పుట్టించటం, ప్రపంచం మొత్తాన్ని పుట్టించటం గొప్పతనం కదా, అలాగే ప్రపంచాన్ని సంహారం చేయటము గొప్పతనమే. ఈ సంహారాలు, అవాంతర ప్రళయాలు వస్తూ ఉంటాయి మధ్య మధ్యలో ఏదో. మరి ఇప్పుడు ఇది ఒక రకమైనటువంటి అవాంతర ప్రళయమే అనుకోవచ్చు దీనిని, కరోనాని. ఇలాంటివి జల ప్రళయాలు వస్తూ ఉంటాయి, స్థల ప్రళయాలు వస్తూ ఉంటాయి, ఈ క్రిములు మొదలైన వాటి ద్వారా రకరకాలుగా. ఇవి గొప్పవట లోకంలో. ఈ రెండు చేసేటటువంటి వారు బ్రహ్మ, పరమశివుడు. మరి వీరికి కూడా అంతర్యామిగా ఉండి చేసేవాడట ఆయన. వారే చేయటం లేదండి, వారికి అంతర్యామిగా. ఇది ఎలా చెప్తున్నారు అని అంటే వారికే కాదు, చేతనాలకి అచేతనాలకి కూడా అంతర్యామి ఆయనే. అటువంటి నారాయణుని యొక్క అవతార రహస్యములు ఆయన ఎలా చేస్తాడండి? మరి ఇవేనంటే అవతారములు. ఏమి అవతారములు? అంతర్యామిగా ఉన్న అవతారమే వ్యాసమహర్షి, అలాగే పరశురాముడు ఇలాంటి వారి అందరి యందు కూడా అంశావతారములుగా, ఆవేశావతారములుగా పరశురాముడిని ఆవేశావతారం అంటారు. అవి ఎలాగో అసలు ఎలా వస్తాయి, ఆవేశాలు ఏమిటో, అంశాలు ఏమిటో ఎలా వస్తాయో అది ఊరికే పేర్లు చెప్పారు. ఋషులు తెలుసుకుని ఉంటే ఉండొచ్చు, పెద్దలు ఆళ్ళవార్లు తెలుసుకుని ఉంటే ఉండొచ్చు అంశాలు ఏమిటో, అవతారాలు ఏమిటో. అంతేకాని అసలు ఆయన యొక్క పూర్తి అవతార తత్వమును తెలుసుకున్నవారు ఎవ్వరూ లేరు అంటూ ఉన్నారు నమ్మాళ్ళ వారు. ఇంకా ఆరాయినప్పుడు చూద్దాం. అవికల సర్వ నిరతిశయ పుణ్య మార్గ సిద్ధమాయి. అవికలము అంటే వికలము చెందకుండా. ఇప్పుడు కొన్ని కొన్ని మొదలుపెట్టినవి సిద్ధి చెందుతాయా? ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో యజ్ఞాలు, ఎన్నో యాగాలు మధ్య మధ్యలో పోతూ ఉంటాయి. ఎవరో ఆ మహాత్ముడు దశరథ చక్రవర్తి లాంటి వాడు, ఆయన చేసినటువంటి యట, ఆయన ఏం చేశారు అంటే చక్రవర్తి నాలాహుతి పండి నాలుగు రత్నత్త ఎడుత్తు కొండాపోలే అన్నారు ఈడులో. అంటే నాలుగు ఆహుతులు వేశాడంట, నలుగురు కుమారులను పొందాడట ఆయన. మరి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు మరి అన్నీ కూడా అలా సిద్ధిస్తాయని చెప్పగలమా? చెప్పలేము. కానీ నిరతిశయము, సర్వాతిశయము అన్నటవి అన్నింటికంటే గొప్పవి. ఇతర సర్వ పురుషార్థంగళి కాట్టిలు ఉత్కృష్టమాయి. ఇతర పురుషార్థాలు, ధర్మార్థాలు లాంటి వాటికి అన్నింటికంటే కూడా గొప్పవి. నిరపేక్షమాయిరుంద జగత్ సృష్టి సంహార అవాంతర సంహార కర్తృత్వంగళ్. ఏ విధమైనటువంటి ఒక కోరిక అనేది లేకుండా జగత్తుని సృష్టి చేయటము, సంహారం చేయటము, అవాంతర ప్రళయములు చేయటము కూడా బ్రహ్మ రుద్రాది దేవరుగలుకు, బ్రహ్మ రుద్రుడు మొదలైనటువంటి దేవతలకు ఇచ్చాడట ఆయన. మరి ఇవన్నీ వాళ్ళిద్దరేగా చేస్తుంది. దేవతలకు వరాలు ఇస్తుంటారు, రాక్షసులకు వరాలు ఇస్తుంటారు. వాటి ద్వారా ఉపద్రవాలు వస్తే అప్పుడు మాత్రం ఈయన అవతారాలుగా వస్తూ ఉంటాడు. అలా వారికి అంతర్యామిగాను ఉండి చేయిస్తాడు. మత్తుమ్ముళ్ళ వారు తప్ప మిగిలినటువంటి చేతనాచేతనంగళుకు, ఈ చేతనాలకి అచేతనాలకి కూడా ఆత్మావా ఇరుక్కయ్యాహిర, ఆధారముగా ఉండేవాడు కూడా ఆయనే. ఆయన ఉంటేనే అవుతాయి. మరి ఇంతకు ముందరు ఏం చెప్తున్నారంటే ఆయన సేవించండి అంటున్నారు. ఆయన అవతారాల దగ్గరకు వచ్చారు. ఇప్పుడు అసలు అవతారాలు సౌలభ్యాన్ని చెప్పారు, అలాగే ఆ సౌలభ్యము కొనసాగుతూ ఉంటుంది అవతారాల్లో అని చెప్పారు. అసలు ఆయన అవతార రహస్యాలు ఎవరికి తెలుసండి అంటూ ఉన్నారు. దీనిలో ఆ బ్రహ్మరుద్రాదులకు తెలియవు, అలాగే ఈ ఆత్మలకు ఎవరికీ తెలియవు. నిరపేక్ష ఐశ్వర్యత్తయుడైనా ఇరుందా నారాయణన్ సజాతీయనాయిక్కొండు పిరందరులేనో ఇరుక్కిరైంద ఆశ్చర్యమాన గుణం ఒరువరుక్కు నిలమో, ఒక్కలకైనా తెలుస్తుందా అంటూ ఉన్నారు. ఏమిటి అని అంటే మరి అదొక విచిత్రము. అసలు ఆయన అలా చేసేటటువంటి పనులు చివరికి ఆయనకు కూడా తెలియవు, ఒక్కొక్కసారి లోకాలకి తెలియవు, ఇది తెలియని స్థితులు ఏమిటి అని అంటే వాటిని మనకి చాలా చెబుతూ ఉంటున్నారు కదా పురాణాల్లో, వాటిల్లో కూడా వస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాయి. శ్రీ మహాభాగవతాన్ని చూసినట్లయితే భాగవతంలో, సంస్కృత భాగవతంలో 4వ స్కంధంలో ఉంటుంది, అత్రి మహర్షి సంతానం కోసం తపస్సు చేశాడు. ఏమి మొదలుపెట్టాడు? శరణం తం ప్రపద్యేహం జయేవ జగతీశ్వర ప్రజాం ఆత్మ సమాం మహ్యం ప్రయచ్చత్తు ఇది చింతయన్. జగదీశ్వరుడైనటువంటి వాని కోసము నేను అతడిని శరణ పొందుతూ ఉన్నాను, అతడిని ఆశ్రయిస్తూ ఉన్నాను. ఎందుకు? ప్రజాం ఆత్మ సమాం, వారితో సమానమైనటువంటి, ఆయనతో సమానమైనటువంటి సంతానము మహ్యం ప్రయచ్చతు ఇది నాకు ఇయ్యాలి అని. నిజానికి ఇక్కడ ఈయన జగదీశ్వర అని ఏకవచనంలోనే ఇక్కడుంది, కానీ వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఇదేమిటండి, మీరు ముగ్గురు వచ్చారు అని అంటే మేము ముగ్గురు మీ ఒకటేనయ్యా సృష్టి స్థితి లయాలు చేస్తూ ఉంటాము అన్నారు. ముగ్గురు సంతానాన్ని ఇచ్చెళ్ళారు. బ్రహ్మదేవుని అంశతో చంద్రుడు, పరమశివుని అంశతో దూర్వాసుడు, విష్ణుమూర్తి అంశతో దత్తాత్రేయుడు. సరేనండి, మరి ముగ్గురు ఒకటే. అలాంటప్పుడు మరి అక్కడ చూద్దాం, ఎక్కడ? గజేంద్రుడి దగ్గర. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, సర్వము తానే అయిన వాడెవ్వడు, వాణిని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్. ఆయన అంతే అన్నాడు కదా, జగదీశ్వరుడనే కదా ఆయన చెప్పిందిని. కానీ అక్కడికేమో ఒక్కడే వచ్చాడు. ఏం చూడండి, మరి అసలు ఏం తెలుసుకోగలరు ఈయన అవతారాలు, రహస్యాలు ఏం తెలుసుకుంటారండి? మరి అందుకే కొందరు ముగ్గురు ఒకటే, ముగ్గురు ఒకటే అనేస్తూ ఉంటారు. కానీ అంతటితో వదిలిపెట్టాడా? ఆ భాగవతంలోనూ చెప్పాడు, సత్వం రజస్తమైతే ప్రకృతిర్గుణాహ తైర్యుక్త పర పురుష ఏకై హాస్యధత్తే. సత్వము రజస్సు తమస్సు అనే 3 గుణాలు. ఈ 3 గుణాలు ప్రకృతివి, వాటి చేత సృష్టి స్థితి లయాలు ఒక్కడే చేస్తూ ఉన్నాడు. ఏకా ఇహ అశ్యధత్తే అన్నారు, ఆయన ధరించి చేస్తూ ఉన్నాడు. ఎలాగండి? స్థిత్యాదయే హరి విరించి హరేతి సంజ్ఞాహ. స్థితికి హరి, అలాగే అంటే రక్షణకి హరి, సృష్టికి బ్రహ్మ, లయానికి శివుడు. మరి సమానమే కదండి అని అందాము. అక్కడ మళ్ళీ ఏమంటున్నాడు దాంట్లో 4వ పాదంలో, శ్రేయాంసి తత్ర ఖలు సత్వతనువు నృణాంశు. శ్రేయస్సులు కావాలంటే సత్వతనువు అంటే సత్వగుణమును ధరించి అవతరించే నారాయణుడినే శ్రేయస్సుల కోసం కోరండి అంటున్నాడు. ఎక్కడ తెగమకలు, ఎన్ని తెగమకలు పెడుతున్నాడు ఆయన? అదే విష్ణు మాయ అంటే అలా పెట్టేటటువంటిది ఇది. అది అసత్యం కాదు. ఇక మధ్యే గిరించి విరిష ప్రథమావతార అంటారు పరాశర భట్టరు వారు. విరించి గిరిష, విరించి అంటే బ్రహ్మదేవుడు, గిరిష సాంబమూర్తి, వీరి మధ్యలో అవతరించాడట విష్ణుమూర్తి అనే పేరుతో ప్రథమావతారము అంటారు ఆయన. వీటిని ముగ్గురిని మళ్ళీ బార్ని కొనసాగించరండి. అంతర్యామి అంతర్యామి, విష్ణుమూర్తి ప్రత్యేకమే, ఇవి మళ్ళీ చెబుతూనే ఉంటారు. ఈ స్థితులు ఇలా అవగాహన చేసుకోవాలి అని అంటే ఎన్ని బాధలు పెడుతూ ఉంటాడు అసలు పరిమితి లేదు. ఉల్లంఘిత త్రివిధ సీమ సమాతిశాయి సంభావనం తవ పరిబ్రహిమస్వభావం. అయ్యా, త్రివిధ సీమ సమాతిశాయి, మాయాబలైన 3 సీమలు అంటే దేశ కాల వస్తువుల యొక్క సీమ హద్దులు దాటి ఉంటాయట ఆయన చేసే పనులు అవతరించినప్పుడు కూడా. అంటే ఏ దేశంలోనూ ఎవ్వడు ఏ కాలంలోనూ చెయ్యని పనులట అవి. ఎవడు చేశాడండి సముద్రం మీద కట్టగలిగాడు ఎవడైనా? మరి 7 సాలవృక్షములను ఒకే బాణంతో నరికి గుండ్రంగా ఉన్న వాటిని అది మళ్ళీ పాతాళానికి వెళ్ళి పర్వతాన్ని పగలగొట్టుకొని వెళ్ళి తిరిగి వచ్చి అమ్ములు పొదులు దూరటమా? దక్షిణ సముద్ర తీరంలో సముద్రుడి మీద ఎక్కుబెట్టిన బాణము ఉత్తర సముద్రంలో ఎక్కడో దస్యులు ఉన్నారంటే అక్కడికి పోయి మరుభూమి చేయటమా, సముద్రం మీద సేతువు కట్టటమా, ఎవడు చేస్తాడు ఈ పనులు? మరి కృష్ణావతారం వస్తే అసలు మొత్తం పుట్టుకు నుంచి శంఖ చక్రాలు చతుర్భుజాలు రెడీ, గోవర్ధన పర్వతం ఎత్తటం, ఎన్ని విశ్వరూపాలు చూపించాడు, తల్లికి చూపించాడు, ఒక్కొక్క గోపికకు ఒక్కొక్క కృష్ణుడై కొన్ని కోట్ల రూపాలు ధరించాడు, అక్రూరుడికి చూపించాడు నీళ్ళల్లో, అలా ఇంకా కౌరవ సభలో చూపించాడు, అర్జునుడికి కాల విశ్వరూపాన్ని చూపించాడు, ఉదంకునికి ఒక విశ్వరూపాన్ని చూపించాడు, అడుగడుగునా చూపిస్తూనే ఉన్నాడు. మళ్ళీ ఇట్లాంటి ఈయన ఏం చేశాడండి? ఆ హరివంశంలో ఉందో కదా కృష్ణస్య కైలాస గమనం, సంతానం కోసము పరమశివుడి దగ్గరికి వెళ్తున్నాడట ఈయన. ఇదేమిటండి, ఇంతకుముందే ప్రద్యుమ్నుడు పుట్టి ఉన్నాడట, ఆయన అంటాడు ఆ మాట, సంతానం కావాలి నాకు అని ఈయన వెళ్ళాడు అక్కడికి. వెళ్ళి అక్కడ ఆయన్ని ప్రార్థన చేశాడు. హరివంశంలో ఉన్నది ఈ కథ. కొందరేం చేస్తారు, లేదంటారు, ఎందుకని కృష్ణుడేంటి ఆయన్ని సేవించడం ఏంటి అని. సరే లేదు అనుకునేవాళ్ళు లేదు అనుకుని ఏంటి, ఏం పర్వాలేదు, కానీ మనకి పరమ ప్రమాణమైనటువంటి కూరత్తాళ్వాన్, ఆయన మరి మంగళసూత్రము వంటి వాడు కదా ఈ సిద్ధాంతానికి, ఆయన అతిమానుష స్తవము అని రాశారు. పంచస్తవాలు ఉన్నాయి అద్భుతం అసలు, అవి అసలు అంత నిజంగా కూడా నా కంటికి అవన్నీ కూడా రత్నాల్లాగా కనపడుతూ ఉంటాయి ఆ శ్లోకాలు. ఆయన అతిమానుష స్తవములో ఆయన అంటాడు, అసలు ఎవరయ్యా నిన్ను తెలుసుకోగలిగే, అతిమానుషశీల వృత్త వేషై అతివృత్తామర విక్రమ ప్రతాపై అతిలంఘిత సర్వలోక సామ్యం వరయే వైష్ణవ వైభవావతారం అన్నాడు ఆయన. అతిమానుషశీల వృత్త వేషములట, అతిమానుషములు అంటే మనుషులు చేయలేనివి, ఏది నడవడికలు కానీ చేసే పనులు కానీ వేషాలు కానీ ఇవన్నీ కూడా మనుషులు చేయలేనివయ్యా. అమర విక్రమ ప్రతాపై, మనుషులే కాదు అమరులు కూడా చేయలేనటువంటి విక్రమాన్ని ప్రతాపాన్ని చూపించావు. అతిలంఘిత సర్వలోక సామ్యం, అన్ని లోకాలలో ఉన్నటువంటి వారందరికంటే కూడా నీకు సామ్యము లేదు, నీ సమానము లేనట్లు పనులు చేశావే అని అతిమానుష స్తవము అద్భుతంగా ఆ శ్లోకాలు రాస్తారు ఆయన. దాంట్లో ఒకటిలా అంటూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణస్వామిని గురించి, స్వామి యం పాతకాత్ సుమహతోపి ఉదధారయస్త్వం త్వత్పాదవారి పరిపూత శిరాశ్చయోభూత్ త్వం వందసే కిల తతశ్చ వరం రుణీషే క్రీడా విధిర్భత విలక్షణ లక్షణస్తే. ఏ స్వామి, నీ పాదముల నుంచి పుట్టినటువంటి గంగానదిని శిరస్సున ధరించి శ్మశానవాసుడైనటువంటి వాడు శివుడయ్యాడు అంటాడు. మరి ఆయన ఎక్కడుంటాడు? మరి ఆయనకు ఆధారం, ఆయనకు అసలు ఏమిటండి ఐశ్వర్యము, ఈశ్వరుడు శివుడు ఎలా అయ్యాడండి? మధుసూదన సరస్వతి కూడా అన్నాడు ఇది ఆనంద మందాకిని అనేటటువంటి శతకంలో, యత్పాదంబు విధాయ మూర్ధని చితావాస శివత్వం హఠాత్ ప్రాప్త భక్షిత కాలకూటని కరో మృత్యుంజయత్వం వ్యయౌ దిగ్వాస దృకపాల మాత్ర విభవ యా విందదీశానతాం. స్వామి, నీ పాదముల నుండి జన్మించినటువంటి గంగానదిని ధరించి శివుడయ్యాడయ్యా శ్మశానవాసుడు. శ్మశానవాసుడు ఏమన్నా గౌరవం అండి? ఎక్కడైనా గౌరవిస్తారు ఎవరైనా? మీరు శివాలయాలు ఎక్కడైనా చూడండి శ్మశానమే అంటారు. అందుకే పార్వతీ అమ్మవారిని పక్కన పెట్టి సర్వమంగళ ఆమె, ఆమె పేరుతో ఇదివరకు కళ్యాణ మండపాలు కూడా కట్టగలిగేవాళ్ళు కాదు, ఇప్పుడు అక్కడ కడుతున్నారు. కాశీని మహాశ్మశానం అనాల్సిందే ఈనాటికి కూడా. అయితే ఆయనకి ఏమున్నది అంటే దిగ్వాసాహ వస్త్రములు దిక్కులే, లేదో పులితోలు, దృకపాల మాత్ర విభవ ఆయన చేతిలో ఉండేది ఒక తలకాయ పుర్రె, ఇదంటే ఆయన ఐశ్వర్యం. పైగా ఆయన్ని ఈశానుడు ఈశ్వరుడు అంటారట. ఎలా అంటున్నారు? నీవు అంగీకరించబట్టే కదా. సత్వం నందసి యశ్య మందిర గతో నందాయ తస్మై నమః. స్వామి, అలా ఆయన్ని అనుగ్రహించావు నీవు, అట్లాంటి నీవు ఏ మందిరములో ఆనందాన్ని పొందుతున్నావో ఆ మందిరము కలిగిన నందునికి నమస్కారం అన్నాడు ఆయన. చూడండి, ఆనంద మందాకిని, మధుసూదన సరస్వతి, అద్వైత సిద్ధి రాసిన మహాపురుషుడు ఆయన. అలాగే ఈయన కూడా అని అంటున్నాడు స్వామి, తం వందసే కిలా. ఆ శివుడి దగ్గరకు పోయి అక్కడ వెళ్ళి నమస్కరిస్తావా, పోయి వరం రుణీషే, సంతానం కావాలి అని అడుగుతున్నావా అక్కడ? అయ్యా ఏమనాలయ్యా నిన్ను, క్రీడావిధి ఏమిటి, అసలు ఈ ఆటలు ఆడుకుంటూ ఉన్నావా నువ్వు స్వామి? విలక్షణ లక్షణ, విలక్షణమైనటువంటివి కదా నువ్వు చేసే పనులు బత. ఆహా ఏమి ఆశ్చర్యము, ఏమి ఆశ్చర్యము అంటారు ఆయన. అలా ఆ పరమాత్మ యొక్క అవతార రహస్యములు ఆయనకు కూడా తెలియదట. జన్మ కర్మచ మే దివ్యం అంటాడు ఆయన, నా జన్మములు కర్మములు దివ్యములు అన్నాడు. మరి ఆయనకు కూడా తెలియకపోవటం ఏమిటండి అని అంటే, అవునండి ఆయన ఇప్పుడు మన జన్మలకైనా మోక్షం ఉంటుంది, ఇక మనకి ఎప్పుడో ఒకప్పుడు ఇక మనం పుట్టాం, కానీ ఆయనకి ఎప్పుడు పుడుతూ ఉండాల్సిందే పాపం అవతారాలే. ఎందుకనంటే ఈ సృష్టి ఎప్పుడు ఉంటుంది, ఆయన ఎప్పుడూ అవతరించాల్సిందే. అలాగే ఇంకా ముందు ఎన్ని వస్తాయో ఆయనకి మాత్రం ఏం తెలుసు పాపం, ఆయనకి కూడా తెలియదు అంటూ ఉన్నారు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి ప్రక్రియ ఈ పాసురం చూడండి. కనుక ఇంకా ముందు ముందు ఇంకా తెలుసుకుందాం. ఇలాగే జై రామానుజ, జై శ్రీ శఠారి వేదం, జై శ్రీరామ్.